రోదసి 14వ భాగం. మెర్కురీకి చంద్రగ్రహానికి ఎన్నో పోలికలు ఉన్నాయి. అదేవిధంగా మార్స్ మీద కూడా చంద్రగ్రహం మీద ఉండేలాంటి ఉల్కావిలాలు ఉన్నాయి. మార్స్ ఉపరితలం మీద అగ్నిపర్వతాలు, మహాలోయలు ఉన్నాయి. అలాగే ఎండిపోయిన నదులని సూచించే గుర్తులు కూడా ఉన్నాయి. 1970లలోనూ 1980ల ఆరంభంలోనూ మరికొన్ని అమెరికన్ ప్రోబులు పెద్ద గ్రహాలైన జూపిటర్, సాటర్న్ గ్రహాలని దాటిపోయాయి. ఆ గ్రహాల ఉపగ్రహాల ఫోటోలు తీశాయి. ఎక్కడ చూసినా ఉల్కాబిలాలు కనిపించాయి. జూపిటర్ ఉపగ్రహమైన కాలిస్టో నునుపైన మంచుతో కప్పబడి ఉంది. మరో ఉపగ్రహమైన అయో మీద ఎన్నో సక్రియమైన అగ్నిపర్వతాలు కనిపించాయి. సాటర్న్ ఉపగ్రహమైన టైటన్ వాతావరణం అంతా నత్రజనిమయమై ఉంది. సాటర్న్ చుట్టూ ఉండే వలయాలలో ప్రతి వలయంలోనూ మరెన్నో ఉపవలయాలు ఉన్నట్టు తేలింది. అమెరికా పురోగమించినంతగా రష్యన్ ప్రోబులు విజయవంతం కాలేదు. అయితే కొన్ని రష్యన్ ప్రోబులు ఏకంగా వీనస్ మీద దిగి అక్కడి పీడనాలని, ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. అంతా బాగానే ఉంది, కానీ మనిషిని కక్షలో పెట్టడం సాధ్యమా? మనుషుల్ని రోదసీలోకి పంపగలమా? వేల ఏళ్లుగా రచయితలు మనుషులు రోదసీలో ప్రయాణిస్తున్నట్టుగా ఊహాగానాలు చేశారు. అది నిజంగా సంభవమేనా? సాధ్యం కాదనటానికి బలమైన కారణాలేవీ లేవు. అమెరికా, సోవియట్లు రెండూ జంతువుల్ని పంపించి చూశాయి. నవంబర్ 3 1957లో ప్రయోగించబడ్డ 2వ ఉపగ్రహంలో ఓ సజీవమైన కుక్కని పంపారు. కానీ దాన్ని తిరిగి భూమికి తెప్పించే మార్గం లేకపోవడం చేత బాధ లేకుండా విషం వలన చనిపోయే ఏర్పాటు చేశారు. తదనంతరం జంతువులని రోదసీలోకి పంపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేట్టు చేశారు. 2 దేశాలు వ్యోమయానం కోసం మనుషులకి తర్ఫీదు ప్రారంభించాయి. వీరిని అమెరికాలో ఆస్ట్రోనాట్లు అనేవారు. రష్యాలో వీరిని కాస్మోనాట్లు అనేవారు. మానవుణ్ణి మొట్టమొదటి కక్షలో పెట్టిన ఘనత సోవియట్కే దక్కింది. 1961 ఏప్రిల్ 12 నాడు సోవియట్ కాస్మోనాట్ యూరీ గగారిన్ని కక్షలో పెట్టి భూమిని ఓసారి చుట్టించి తిరిగి భద్రంగా భూమికి తీసుకువచ్చారు. రోదసీలోకి ప్రవేశించిన మొదటి మనిషి గగారిన్. ఇది జరిగిన 7 ఏళ్లకి అతడు విమాన ప్రమాదంలో మరణించాడు. రోదసీలో ప్రయాణించిన మొదటి అమెరికన్ జాన్ హెచ్ గ్లెన్. ఇతడి యానం 1962 ఫిబ్రవరి 20 జరిగింది. ఇతడు భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి భద్రంగా భూమికి తిరిగి వచ్చాడు. తదుపరి సంవత్సరాలలో అమెరికా, రష్యాలు ఇంకా విశిష్టమైన మనుషుల్ని మోయగల ఉపగ్రహాలని తయారు చేస్తూ వచ్చారు. కొన్నింట్లో 2, మరికొన్నింట్లో 3 కూడా ప్రయాణించారు. 1963 జూన్ 13 ఓ సోవియట్ ఉపగ్రహంలో ఓ స్త్రీ ప్రయాణించింది. రోదసీలో మనుషులు ఇంకా దీర్ఘకాలం గడుపుతూ వచ్చారు. ఆదిలో గంటలు, తర్వాత రోజులు, వారాలు కూడా గడుపుతూ వచ్చారు. 1975 ముగ్గురు ఆస్ట్రోనాట్లు రోదసీలో ఉన్న స్కైలాబ్ అనే స్పేస్ స్టేషన్ వరకు రాకెట్లో వెళ్ళి అక్కడ 3 నెలల పాటు ఉండి భద్రంగా తిరిగి వచ్చారు. 1960లలో ఉపగ్రహాలు ఒక విధమైన రాకెట్ ఓడల్లా తయారయ్యాయి. వాటిని బయట నుండి నియంత్రిస్తూ కక్షలో పెట్టి తిరిగి తెచ్చేయటం కాదు, అందులో ప్రయాణించే మనుషులే వాటిని నడిపేవారు. కదులుతున్న 2 ఉపగ్రహాలని సంధించగలిగేవారు. ఒక ఉపగ్రహం నుండి మరో ఉపగ్రహానికి మనుషులు మారగలిగేవారు. స్పేస్ సూట్లు ధరించి వ్యోమంలో వ్యాహ్యాళికి వెళ్ళి తిరిగి రాగలిగేవారు. ఇలాంటి ప్రయోగాలలో అమెరికన్లకి, రష్యన్లకి మధ్య తేడా పెరుగుతూ వచ్చింది. 1970 అమెరికన్లు అపోలో రాకెట్ల సహాయంతో చంద్రుడిని చేరుకోవాలని తలపెట్టారు.